జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, కౌసల్యా మహాదేవి అనేక విధాలుగా మంగళాశాసనాలు చేసింది, రామచంద్రస్వామికి మంగళాలు కోరింది, ఇంకా ఏమీ చేయలేక తిరిగి వచ్చే రోజు ఈరోజే అయి ఉంటే ఎంత బాగుండేది రామ అంటూ చాలా ఆమె బాధపడింది. తల్లికి నమస్కరించాడు. యథావిధి ప్రదక్షిణం చేయవ చకార రాఘవం పునః పునశ్చాపి నిపీడ్య సస్వజే. ప్రదక్షిణగా చేసి తల్లి పాదములను పట్టుకుని నమస్కరించి, తథాచ దేవ్యా సకృత ప్రదక్షిణో నిపీడ్య మాతుశ్చరణౌ పునః పునః జగామ సీతానిలయం మహాయశ స రాఘవ ప్రజ్వలిత స్వయాశ్రియ. అలా నమస్కరించి నమస్కరించి సీతానిలయం జగామా, సీతాదేవి ఉండే అంతఃపురానికి వచ్చాడు రామచంద్రస్వామి. ఆమె విన్నది ఇది అంతా తత్సర్వం సుశ్రావ తపస్విని ఆమె అక్కడికి వచ్చి మొత్తం అంతా వివరించి చెప్పాడు. మరి తప్పదు నేను వనాలకి వెళ్ళిపోవాలి అని అంటే, నువ్వు ఇక్కడే ఉండు, హాయిగా మా తల్లిని చూసుకుంటూ ఉండు, భరత శత్రుఘ్నులు నీకు కుమారుని లాంటి వారు వారిని అనుసరించే ఉండు, రాజైనటువంటి వారి ముందు ఇతరులను ఎప్పుడూ పొగడకూడదు కనుక నన్ను గురించి ఎక్కువగా నువ్వు చెప్పకుండా ఉండు అంటూ ఏయో ధర్మాలన్నీ చెబుతూ ఉన్నాడు. ఉంటే ఆమెకు కోపం వచ్చింది. మామూలు కోపమే కాదు, ప్రణయా దేవ సంక్రుద్ధ భర్తారమిదం అబ్రవీతు. ఆ కోపం వచ్చేసి, ఏమిటయ్యా నువ్వు మాట్లాడే మాటలు, ఎక్కడ ఉంటాను నేను, నిన్ను విడిచిపెట్టి నేను ఉంటానా, నాకేం భయమా, అడవులైతే నాకేం భయం, ఎక్కడికైనా వస్తా నేను, నీతో కలిసి ఎదిత్వం ప్రస్థితో దుర్గం వనమధ్య ఇవ రాఘవ, నీతో కలిసి ఎక్కడికైనా వస్తా, నాకేమి ఏ విధమైనటువంటి బాధ అనిపించదు, అసలు దుర్గమ ప్రదేశాలంటూ ఏవీ ఉండవయ్యా, నా పిత అనాత్మజో నాత్మ నమాత నసుఖి న సఖీ జన ఇహ ప్రత్యచ నారీణం పతిరేకో గతి సదా. ఎవరయ్యా భార్యని అయినటువంటి ఆవిడకు రక్షణ ఎవరు, ఆడపిల్లకి అసలు ఎవరు రక్షణ, చిన్నప్పుడు తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, కొంచెం పెరిగిన తర్వాత సోదరులు, ఆ తర్వాత భర్త, ఇక భర్తే తప్ప ఇక తల్లి లేదు, తండ్రి లేదు, సఖులు లేరు, స్నేహితులు లేరు, ఈ లోకమైనా పరలోకమైనా సరే పతి గతి నేను నీతోనే వస్తాను అన్నదమ్మే. ఆ ధర్మాలు ఆనాటి ధర్మాలు చెబుతూ ఉంది. ఈనాడు ఎవరు బాధపడవసరం లేదు, స్త్రీకి స్వతంత్రం లేదా అన్నట్లుగా లేదనేమీ కాదు, ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాత్రమే దీని అర్థం. ఇష్టం వచ్చినట్టు తిరిగితే కొన్ని కొన్ని ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి, అందరూ తెలుసు. లోక వార్తలేమి చెప్పవసరం లేదు, లోకజ్ఞానము నాకంటే వినేవాళ్ళకే అందరికీ ఎక్కువే కనుక అలా కాదు. ధర్మము అంటే ఇది అని చెబుతూ ఉన్నదామె. నీతో ఎక్కడికైనా రావటానికి నాకు భయం ఏంటి, అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. ఒకవేళ నీకేదైనా ఇబ్బంది అయితే చెప్పు, అడవులలో నీకు అగ్రత, నీకు ముందు నడుస్తా నేను, నీకు ముందు నడుస్తానయ్యా, దారి చేస్తా. మృద్రంతి కుశకంటకాన్, ఆ ముళ్ళు రెళ్ళు విరిచి వాటిని ఏరేసి తీసేసి నీకు దారి చేస్తాను అన్నది ఆ తల్లి. ఇలాంటి చోట్ల కొన్ని ఆ శబ్దముల ద్వారా వచ్చే అర్థాలని చూపిస్తూ ఉంటారు. కుశకంటకములు అంటే కు అంటే భూమి అర్థం, శ అంటే భూమికి సుఖమును కలిగించేటటువంటిది, కంటకము వారికి బాధ కలిగించేవారు అంటే మహర్షులకు బాధ కలిగించేటటువంటి, మంచివారికి బాధ కలిగించేటటువంటి రాక్షసులను ఏరి పారేసి నీకు దారి సరిచేస్తాను అని సీతమ్మ చెప్పినట్లుగా చెబుతూ ఉంటారు. ముందే నేను నడుస్తాను అంటుంది. అలాగే జరిగినట్టుగా మనకి రామాయణం అంతా కనపడుతుంది. ఆ విరాధుడు వధ దగ్గర నుంచి మొదలై ఆమె ముందెళ్తుంది, మరి ఆమెను ఎత్తుకుని పోతూనే వాడు చిక్కుతాడు. అలా ఆ తర్వాత లంకకు కూడా ఆ తల్లే వెళ్ళిపోయింది ముందు. మరి లంక అంతా కూడా దగ్ధపటంలాగా కాల్చిన వస్త్రంలాగా చేసేసింది. ఆ తర్వాత వెళ్ళి గాలి ఊదినట్టుగా ఊదాడు రాముడు అంటారు పెద్దలు. అలా నాకు భయం లేదయ్యా, నీకే దారి చూపిస్తానయ్యా, నువ్వేమీ బాధపడాల్సినది లేదు. సహత్వయా గమిష్యామి వనమజ్జన సంశయ నాహం శక్య మహాభాగం నివర్తయితుము జదా. నీతోనే వస్తా నేను, కానీ నేను ఉండలేను, నిన్ను విడిచి మాత్రం నేను ఉండలేనయ్యా రామా. ఇచ్చామి సరిత శైలాన్ పల్వలాని వనాని చ ద్రష్టుం సర్వత్ర నిర్భీత త్వయానాథేన ధీమత. నీతో కలిసి వస్తే హాయిగా ఉంటుంది నాకు, వన విహారాలు ఒక పిక్నిక్ లాగా ఉంటుంది అక్కడ. సరస్సులు హంసలు ఉన్నటువంటివి, అనేక వృక్షములు, పుష్పించినటువంటి వృక్షములు, ఎంతో హాయిగా ఉంటుందయ్యా. రమస్యే హాయిగా, రమస్యే నేను రమిస్తాను సుమా, అక్కడ హాయిగా ఉంటానయ్యా నేను. కనుక నువ్వెందుకయ్యా కాదనంటావేంటి? అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనే నివత్స్యామి యథాపితుర్గృహే తవైవ పాదావుపగృహ్య సంయత. అది ఎటువంటి వనములైనా ఎటువంటి మృగములు ఉన్నా కూడా నాకేమీ భయం లేదు. యథా పితుర్గృహే, మా తండ్రి ఇంట్లో ఎలా ఉంటాను, తల్లి ఇంట్లో, పుట్టింట్లో ఎట్లా ఉంటానో అట్లా ఉంటాను సుమా. నివత్స్యామి ఇలా నివసిస్తా, నాకు ఎటువంటి బాధ లేదు, భయం లేదు, నిన్ను విడిచి మాత్రం నేను ఉండలేను రామా అనంటే ధర్మవత్సలుడు రాముడు. మరి ఆయన బాధపడుతూ ఉంటాడు, నువ్వు లెక్క చేయకుండా ఇలా అంటున్నావు కానీ నీకేం తెలుసు సీత, నువ్వు గొప్ప రాజవంశంలో పుట్టావు, సహా ఇహాచర స్వధర్మత్వం, నీవు మహాకులీనవు, మంచి రాజవంశము నువ్వు పుట్టినటువంటిది, ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నావు, ధర్మాచరణంలో శ్రద్ధ కలదానివి, నీవు ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి ఇప్పుడు, కనుక నీవు ఇక్కడ ఉండి ఇవి అత్తగారిని సేవిస్తూ ఉండాలి. నీవు అడవికి వస్తే ఎన్నో కష్టాలు పడిపోతావు, అడవికి వస్తే నిర్జన ప్రదేశాలు, నిర్జల ప్రదేశాలు, నీరు దొరకవు, జనమెవరూ ఉండరు అక్కడ, వన్యమృగాలు అన్నీ పులులు సింహాలు తిరుగుతూ ఉంటాయి, నీళ్లలో మొసళ్ళు ఉంటాయి, దారులన్నీ ముళ్ళతో ఉంటాయి, తీగులతో ఉంటాయి, దొరికితే తింటాం లేకపోతే పస్తుంటాం, అటువంటి స్థితులు వస్తూ ఉంటాయి. అరణ్యవాసము అని అంటే అదేమి సుఖం అనుకుంటూ ఉన్నావా ఏమిటి అని ఆయన చెప్పేది ఆయన చెబుతూ ఉన్నాడు. కానీ ఓ మహావీర, ఎవరికయ్యా నువ్వు చెబుతావు, నాకు చెబుతున్నావా? ధైర్యవంతులు కాని వారికి అడవిలో కష్టాలే, కానీ ధైర్యవంతులకు కాదయ్యా. నేను నా చిన్నప్పుడు పితృగృహంలో ఉన్నప్పుడు జ్యోతిశాస్త్రం తెలిసినటువంటి బ్రాహ్మణులు చెప్పారు, అథ చాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శృతం పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిలమే వనే. చైదు చెప్పారు నాకు, అరణ్యవాసం ఉందట, నేను అడవుల్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పి నా జాతకం చూసి చెప్పారయ్యా. కనుక అది ఇప్పుడు నిజం కాబోతూ ఉన్నది, నేను సంతోషిస్తూ ఉన్నా, శాస్త్రము నిజమైనందుకు సంతోషిస్తూ ఉన్నా. నాకు కష్టమని కాదు, నేను వస్తా, నీతోనే వస్తాను సుమా, నాకు ఎటువంటి భయం లేదు, ధైర్యం కలిగినటువంటి దానను నేను. నీవేంటలా పిరికిగా మాట్లాడతావేంటయ్యా అంటే ఇంకా కూడా సాంత్వ్యమానాతు రామేణ మైథిలి జనకాత్మజా, ఇంకా ఓరడిస్తూ ఉన్నాడు. నువ్వు అడవులకు వద్దు, నువ్వు ఇక్కడే ఉండు అన్నట్టు ఆ ఓదార్పు మాటలు ఆమెకు చాలా చిరాకు కల్పించింది. చిరాకు కల్పించి ఆమె అంటూ ఉన్నది, ఏమిటయ్యా అసలు మాట్లాడేది, నువ్వు పురుష పొంగవుడువేనా? కిం త్వామన్యత వైదేహః పితామే మిథులాధిపః రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఏమిటి మా తండ్రి, అసలు ఒక పురుష రూపంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఇచ్చామైన పెళ్లి చేశాడా నన్ను? పురుష విగ్రహము, విగ్రహం మాత్రమే, పురుషుడిగా కనపడుతున్నావా బయటికి, నువ్వు అసలు స్త్రీవా ఏమిటి? నా తండ్రి ఇలా అల్లుడుగా ఒక స్త్రీని అల్లుడుగా పొందాడా? ఏమిటయ్యా ఇది, ఏమనుకుంటుంది లోకమేమనుకుంటుంది అని మహాఘాటుగా అన్నదామే. దీనికి గోవిందరాజీయం చాలా గొప్పది ఆ గోవిందరాజీయం. సరే ఇది తెలుగులో ఆయన గోపీనాథం వెంకట కవి, ఆయన రాశాడు రామాయణం, దీన్ని కూడా కలుపుకునే రాశాడు. చాలా చివరిలో వాడు ఆ భాస్కరుడు మొదలైన వారందరూ తెలుగులో రాస్తే అనువాదం ఈయన చేశాడు. ఇక్కడ ఇటు ఏదో ఏదో ఒక ఈ చీరలు అవి కూడా పెద్ద పేరు, అటు పేర్లు కూడా ఇప్పుడు ఏమీ గుర్తు ఈ సమయంలో రావు నాకు. అలా మంచి పట్టు చీరలకు కూడా ప్రసిద్ధి ఈనాడు. అదొక దుర్గమది అక్కడ ఉండేవాడు ఆయన. ఆయన రాసిన దానికి ఈ శ్లోకానికి ఆయన అనువాదము. అస్తి నేతపతి వరామ నృపత వచ్చంత తేజపరం చాస్తోకం మనుమాట నన్నిచట బాయం పెట్టి నీవేగి నన్నాస్తి నేతపతి వరామ నృపత వచ్చంత తేజపరం చాస్తోకం మనిమ్రోయు సర్వదిశలన్ ఆర్యాస్యమూలంబులన్. ఏమయ్యా లోకమంతా ఇప్పుడు ఏమనుకుంటుంది? అస్తి ఇనే తపతి ఇవ రామ నృపతే అత్యంత తేజ, ఇనే సూర్యుని యందు తపతి వేడి ఉన్నట్లుగా రాముని యందు తేజస్సు ఉన్నది, పరాక్రమం ఉన్నదని చెప్పుకుంటుంది లోకమంతా ఇప్పుడు. కానీ నన్ను విడిచిపెట్టిపోతే ఏమనుకుంటారో తెలుసా? నాస్తి ఇనే తపతి, ఆ సూర్యునిలో ఉన్న వేడిలాగా రాముని యందు తేజస్సు పరాక్రమము లేదని చెప్పుకుంటారయ్యా, లోకమంతా కోడైకొస్తుంటుంది అని అనువాదం చేశాడు ఆయన. మరి అదే కదా ఇప్పుడు అమ్మంటూ ఉన్నది, ఏమిటిదా ఈ పౌరుషం ఇదేనా అంటూ ఉన్నది. అంటే దీనికి మహేశ్వర తీర్థీయం కథకం అంటూ ఇంకా వ్యాఖ్యానాలు ఉన్నాయి. గోవిందరాజీయము వారు చెప్పినవి దాదాపు ఇక్కడ విచిత్రంగా చెప్పారు వీరు ఒక అర్థాన్ని. ఎలాగో అని అంటే ఇక్కడ అసలు వాసుదేవుడే కదా పురుషుడు, మరి ఇలా అంటూ ఉన్నది ఏమిటి అమ్మా అంటే, సయేవ వాసుదేవో అయం సాక్షాత్ పురుష ఉచ్యతే. సాక్షాత్తు అసలు పురుషుడు వాసుదేవుడే, స్త్రీప్రాయం ఏతత్ సర్వం జగత్ బ్రహ్మపురస్సరం ఇది విష్ణుపురాణోక్తే. విష్ణుపురాణంలో చెప్పబడినటువంటిది ఇది. ఇతరమైనటువంటి జగత్ అంతా కూడా స్త్రీప్రాయం, స్త్రీలతో సమానమే అందరూ కూడా, మిగిలిన వాళ్ళు అందరూ కూడా అని ఉంది కదా. అలాగే ఇప్పుడు ఏమని, వైదేహో మే పిత త్వాం జామాతరం ప్రాప్య, మా తండ్రి నిన్ను అల్లుడుగా పొంది, లోకే తద్వ్యతిరిక్తం పురుష విగ్రహం, నీకంటే వేరైనటువంటి పురుషులందరూ కూడా. ఇప్పుడు ఇక్కడ రామ జామాతరం ప్రాప్య నిన్ను పొంది స్త్రీయం పురుష విగ్రహం అన్నది వేరే అన్వయిస్తున్నాడు ఆయన. అంటే నీకంటే వేరుగా ఉన్న పురుష ఆకృతిలో ఉన్న వాళ్ళందరూ కూడా సర్వమపి స్త్రీయమమన్యత, మిగిలిన వాళ్ళందరూ స్త్రీలే అని తలుస్తాడు నా తండ్రి. అంటే నువ్వేనయ్యా పురుషాధిక్యత కలిగినటువంటి వాడివి నీవే అని తన తండ్రి భావించినట్లుగా అద్భుతంగా అర్థాన్ని చూపిస్తాడు ఈయన మహేశ్వర తీర్థీయ వ్యాఖ్యానం ఇది. మరి ఒక్కొక్కళ్ళు ఆ శబ్దముల ద్వారా విన్యాసములు అవి పాండిత్యము ప్రకర్ష ఆనందించటానికి సరిపోతూ ఉంటాయి. ఇంతెంత గొప్ప గొప్ప విషయాలు ఇవి మనం తెలుసుకోవలసినవి. కథ అందరికీ తెలిసిందే కదా, అది ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఈమె అన్న దాంట్లో ఆ అధిక్షేపము లేదు, ఎత్తిపడుపు లేదు అంటూ ఉన్నాడు ఆయన. పైగా పొగడ్త ఉన్నది ఇక్కడ, నువ్వు తప్ప మిగిలిన వాళ్ళందరూ స్త్రీలేనని అనుకున్నాడు మా తండ్రి మా నాన్న. కనుక ఆయనకేమి దిగులు లేకుండా ఆయన ఉన్నాడయ్యా, నీవు నాకు భర్తవైనావు అని. అలాంటిది నీవెందుకయ్యా ఇట్లా అయిపోతావు, ఇలా భయపడిపోతూ ఉంటావేంటి? అనృతం బతలోకేయం అజ్ఞానాద్యద్ధివక్ష్యతి తేజో నాస్తి పరం రామే తపతి వదివాకరే. ఈ శ్లోకం ఉన్నది, ఇంకో శ్లోకం అనుకుంటా దీనికి ఆయన రాసింది. ఈ శ్లోకం దీంట్లో కూడా వాల్మీకి కూడా చెప్పాడు సీతమ్మ ఇట్లా చెప్పింది అని. తేజో నాస్తి పరం రామే తపతీవ, తపించేటటువంటి ఆ దివాకరుడు సూర్యుని యందు తేజస్సులాగా రాముని యందు ఉన్నది పరాక్రమము అని అనుకుంటుంది లోకము అని. అలా నీకు భయం ఏమిటి అసలు, నీవెందుకయ్యా అని అడుగేస్తావు, అసలు ఏమి ఆలోచన చేయవేమిటి, నీకు ఇదివరకే చెప్పాను. ఏం చెప్పాను మీకు? యస్త్వయా సహ సస్వర్గో నిరయో యస్త్వయా వినా ఇతి జానన్ పరాం ప్రీతిం గచ్చ రామ మయా సహా. రామా, నీవెక్కడుంటే అక్కడే, అదే నాకు స్వర్గమయ్యా. నీవు లేకపోతే నరకమే, అది ఏదైనా స్వర్గమైనా నరకమే, నీవుంటే నరకమైనా స్వర్గమే. కనుక ఇప్పుడు పరాం ప్రీతిం మయా సహ రామా గచ్చ, నాతో రావయ్యా అంటుంది. ఇప్పుడు చూడండి, నీతో నేను వస్తానంటలా సీతమ్మ. మయా సహ గచ్చ అని మాతోరా, నీకేమిటి భయం అసలు అని అంటూ ఉన్నది. చూసారా మరి సీతమ్మ తల్లి ఎలా చెప్తూ ఉన్నదో. భార్య అంటే అదిగో అలా ఉండాలి, కానీ ఏడ్చి గగ్గోలు పెట్టి రాత్రిస్తానన్నాడు. తెల్లారేటప్పుడు కాదంటాడా, వాళ్ళ సంగతి ఏంటో నేను చూస్తాను, వాళ్ళంతా తేలుస్తాను, మా వాళ్ళని పిలుస్తాను, తగాదాలు పెట్టేస్తాను అనేమన్నా అంటుందా? అంటలా, అడవికి వస్తాను అంటే నువ్వు భయపడతావంటే ఏం భయం లేదు, కావాలంటే నువ్వు నా వెంటరా, నేను నీకు దారి చూపిస్తాను, నువ్వు రావయ్యా నా వెంట అని చెబుతూ ఉన్నదామె. నాకు భయం ఏమిటయ్యా, రావయ్యా నా వెంట రావయ్యా అంటూ ఉన్నదట. మరి చూడండి ఎంత ధైర్యశాలిని ఆ తల్లి ఎలా చెప్పింది. తతఃప్రహృష్ట పరిపూర్ణ మానస యశస్విని భర్తృరవేక్ష భాషితం ధనాన్ని రత్నాన్ని చ ధాతుమంగన ప్రచక్రమే ధర్మభృతం మనస్విని. ఆయన కూడా అంగీకరించాడు, దానాలు చేస్తూ ఉన్నారు. సీతమ్మ మీకు దానాలు వారి చాలా ఉంటాయి కదా, వస్తువులు ఎన్నో, అవన్నీ 14 ఏళ్ళకి ఇక్కడ ఉండరు, అందుకని అవసరమైన ఏయో ఉంచుకొని నిలవు ఉండేవి, మిగిలినవన్నీ కూడా ఇతరులకు దానాలు చేసేస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నారు తప్ప ఏమాత్రము కూడా అసలు బాధ అనేది లేదు. మరి ఏమి మహాపురుషులు ధైర్యశాలురు, అలా ఉండాలి తప్ప ఏదైనా కించిత్తు అన్నదమ్ముల భాగాల్లో కొద్దిగా తక్కువ వస్తే పోట్లాడుకునేవాళ్ళు, కొట్లాట వేసుకొని రోడ్డెక్కేవాళ్ళు, తర్వాత వ్యాజ్యాలు వేసుకునేవాళ్ళు, కోర్టులకు వెళ్ళేవాళ్ళు, ఎటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం? పదవులు పోయినాయి అని ఏడ్చేవాళ్ళని ఎంతమందిని చూస్తూ ఉన్నాం? ఏమన్నా దేనికోసమన్నా అసలు ఎక్కడన్నా కించిత్తు బాధపడుతూ ఉన్నదా చూడండి. అసలు ఆ పురుషులను చూడండి, ఆ స్త్రీలు, పురుషులంటే అక్కడ ఆయా పాత్రలు అనేది ఊరికే మాట వరుసకి ఏదో పాత్రలు అనుకుంటామే తప్ప యథార్థ చరిత్ర ఇది, ఇతిహాసం. రామాయణం అంటే ఇతిహాసం. అతిశయోక్తులు తీసి పక్కన పెట్టండి, వారి మనస్సు యొక్క ధైర్యాన్ని చూడండి, త్యాగాన్ని చూడండి, సాహసాన్ని చూడండి. అంతే తప్ప అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి అన్నీ చెప్పేసుకుని ఏదేదో తెలియక, వారి యొక్క వ్యక్తిత్వములు తెలియక, పాత్ర ఔచిత్యములు తెలియక, వారి లక్షణాలు తెలియక, వారి స్వభావాలు తెలియక, ఈ పౌరాణికులందరూ కూడా ఇలాంటి వాళ్ళే సొల్లుగార్చుకుంటూ అతిశయోక్తులు చెప్పేవాళ్ళు తప్ప వారి యొక్క సహజమైనటువంటి ఆ స్వరూప స్వభావాలను గుణాలను కూడా చూపించేవాళ్ళు అరుదు. అది వాల్మీకి చూపించాడు. మనం అలా తెలుసుకోవాలి. అంత గొప్ప స్థితిని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా అలాగే తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.